మెదడు పుస్తకం 14వ భాగం. న్యూరాన్ల మధ్య రసాయన సంభాషణల గురించిన పరిశోధనలలో పురోగాములైన ఆటోలివి మరియు హెన్రీ డేల్ అనే శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి లభించింది. ఈ హెన్రీ డేల్ అసిటిల్కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ మీద ప్రప్రథమ ప్రయోగాలు చేశాడు. విద్యుత్ సైనాప్సుల మీద తొలి పరిశోధనలు చేసిన సర్ జాన్ ఎక్లిస్కి కూడా నోబెల్ పురస్కారం లభించింది. నాడీ రసాయన శాస్త్రం మరియు నాడీ ఔషధ విజ్ఞానం అనే విశాలమైన శాస్త్రాలలో ఈ తొలి శోధనలు పునాది రాళ్ళు అయ్యాయి. తరువాత అంశం, నాడీ వ్యాధులపై అధ్యయనాలు. విద్యుత్ రసాయన శాస్త్రం, నాడీ రసాయన శాస్త్రం మొదలైన శాస్త్రాలలో జరిగిన పురోగతి వల్ల న్యూరాన్ల మధ్య సంకేతాల మార్పిడి ఎలా జరుగుతుంది అన్న విషయం మీద ఎంతో అవగాహన పెరిగింది. అలాగే నాడీ రోగుల మీద జరిగిన అధ్యయనాల వల్ల కూడా ఎనలేని నాడీ విజ్ఞానం బట్టబయలు అయ్యింది. మెదడులో వివిధ విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని ఎలా శాసిస్తాయో తెలిసింది. ఫ్రాన్స్ గాల్ రూపొందించిన ఫ్రీనాలజీ అనే కుహనా రంగం గురించి అంతకుముందు విన్నాం. ఆనాటి నుండి కూడా మెదడులో వివిధ అంగాలకి, మెదడు యొక్క వివిధ క్రియలకి మధ్య సంబంధం గురించి రెండు పరస్పర విరుద్ధ చలామణిలో ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలు నిర్ధారణ కోసం కొన్ని శతాబ్దాల పాటు పోటీ పడుతూ వచ్చాయి. వీటిలో మొదటి సిద్ధాంతాన్ని ప్రాంతీయతావాదం అంటారు. మెదడు యొక్క ప్రతి క్రియకి ఓ ప్రత్యేక మెదడు ప్రాంతం బాధ్యత తీసుకుంటుందని ఈ వాదం చెప్తుంది. దీనికి విరుద్ధ సిద్ధాంతాన్ని సమగ్ర క్షేత్రవాదం అంటారు. మానవ ప్రవర్తనలోని ప్రతి అంశం మీద మెదడులోని అన్ని ప్రాంతాలు ఉమ్మడిగా ప్రభావం చూపిస్తాయని ఈ వాదం నమ్ముతుంది. అసలు ఫ్రీనాలజీయే ఒక విధంగా ప్రాంతీయతావాదానికి వడంబడిన ఒక సిద్ధాంతం. ఎందుకంటే ఫ్రీనాలజీ ప్రకారం వివిధ మెదడు భాగాలు ప్రత్యేక మానవ లక్షణాలకి ప్రతినిధులు. కానీ ఫ్రీనాలజీ ఒక వైజ్ఞానిక సిద్ధాంతం కాదు, ఎందుకంటే దానికి ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవు. ఒక రకంగా అదొక మూఢనమ్మకం లాంటిది అనుకోవాలి. ఇలా ఉండగా 19వ శతాబ్దంలో ఫ్రాన్స్కి చెందిన పియర్ ఫ్లోరెన్స్ అనే జీవక్రియా శాస్త్రవేత్త ఈ ప్రాంతీయతావాదాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించదలుచుకున్నాడు. ఆ ప్రయోగాల కోసం కొన్ని జంతువులను ఎంచుకున్నాడు. వాటి మెదళ్లలో వివిధ చోట్ల గాయాలు చేస్తూ వచ్చాడు. గాయపడ్డ జంతువుల ప్రవర్తనలో మార్పులని సూక్ష్మంగా గమనించాడు. తన పరిశీలనలలో అర్థమైనది ఏమిటంటే మెదడులో గాయం ఎక్కడ అయ్యింది అన్నది అంత ముఖ్యం కాదు, గాయం యొక్క విస్తృతి ఎంత అన్నదే ముఖ్యం. గాయం ఎంత ఎక్కువగా ఉంటే ప్రవర్తనలో మార్పు అంత ప్రస్ఫుటంగా ఉంటుంది. అంటే మెదడులోని అంగాలన్నీ కలిసికట్టుగా జంతువు యొక్క ప్రవర్తనని శాసిస్తున్నాయన్నమాట. ఈ పరిశోధనలు సమగ్ర క్షేత్రవాదంని సమర్థిస్తున్నట్టుగా అనిపించింది. తదనంతరం 20వ శతాబ్దపు తొలిదశల్లో కార్ల్ లాస్ట్లే అనే శాస్త్రవేత్త ఇంచుమించు ఇలాంటి ప్రయోగాలే చేశాడు. ఎలుకలకి చిక్కు వ్యూహాలలోంచి తప్పించుకుని బయటపడే ఒడుపు ఉంటుంది. ఎంత తక్కువ సమయంలో అలాంటి చిక్కు వ్యూహాల నుండి తప్పించుకోగలిగితే ఆ ఎలుక సామర్థ్యం అంత ఎక్కువ అన్నట్టుగా పరిగణించాడు లాప్లే. ఇప్పుడు ఆ ఎలుకల మెదళ్లలో కత్తితో సన్నని కోతలు కోశాడు. అలా కోసిన కోతల మొత్తం పొడవుకి ఎలుకలు చిక్కు వ్యూహాల నుండి తప్పించుకోవడానికి పట్టే సమయానికి మధ్య సంబంధాన్ని పరిశీలించాడు. ఆ ప్రయోగాల బట్టి అర్థమైనది ఏమిటంటే మెదడులో కోతలు ఎక్కడ జరిగాయి అన్నది ముఖ్యం కాదు, మొత్తం కోతల పొడవు ఎంత అంటే మొత్తం గాయం యొక్క విస్తృతి ఎంత అన్నదే ఎలుక యొక్క సామర్థ్యాన్ని శాసిస్తుంది. గాయం ఎక్కడైనా అది ఎక్కువైతే అంతమేరకు ఎలుక సామర్థ్యం పడిపోతుంది. ఆ విధంగా లాస్లే ప్రయోగాలు కూడా సమగ్ర క్షేత్రవాదాన్ని సమర్థిస్తున్నట్టు అనిపించింది.